ఏమై పోయాలే నీ వెంటే నేనుంటే, ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే. నీతో ప్రతి పేజీ నింపేశానే తెరవక ముందే పుస్తకమే విసిరేశావే. నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే. నిన్ను వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే. సగమేనే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్ను దీరే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. చూడు నువ్వే ఎటు వెళ్ళనే, నేలేని చోటే నీ హృదయమే. నూలేని కల కూడా రానే రాదే, కలలాగను మారకే. మరణాన్ని ఆపెట్టి వరమే నీవే, విరహాల విషమీయకే. వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లే.